సావిత్రమష్టాకపాలం ప్రాధన్యర్వపదే అష్టాక్షరా గాయత్రే గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్సవనా దేవేనం గాయత్రియాశ్చందసోషిర్మిమేత అసో ప్రాతస్సవనమేవ తేనాత్మోదే గాయత్రేం ఛందః సవిత్రే ప్రసవిత్రయేకాదశకపాలం మధ్యందినే ఏకాదశాక్షరాత్రిష్టుప తేష్టుభం మాధ్యందినకం సవనం మాధ్యందినా దేవేనకం సవనాత్రిష్టుభశ్చందసోషిర్మిమేత అసో మాధ్యందినమేవ సవనం తేనాత్మోదే ఋష్టుభం ఛందః సవిత్ర సవిత్రే ద్వాదశకపాలమపరాహ్నే ద్వాదశాక్షరా జగతి జాగతం తదీయసవనం తదీయసవనాదేవైనం జగత్యాశ్చందసోషిర్మిమేదే అసో తదీయసవనమేవ తేనాప్నోది జగతేం ఛందః ఈశ్వరో వాశ్వప్రవక్త పరాంపరావతం గంధో ఇహ సృతి స్వాహేహ విసృతి స్వాహేహరంధి స్వాహేహరమతి స్వాహేర్జుతస్రాహుదేర్జహోది తిరస్రోతిశ దిగ్భేవేనం పరిగృహ్ణాదే ఆశ్వత్సో వ్రజోభవదే ప్రజాపతిర్దేవేభ్యో నిదాయత అశ్వరూపం కృత్వా సోశ్వత్సేదం వత్సరపతిష్ఠత తదశ్వత్థస్యాశ్వత్సత్వం ఇదాశ్వత్సో వ్రజోభవదే స్వగేవైనయ్యో నవ ప్రతిష్టాపయతే ఆ బ్రహ్మన్ బ్రాహ్మణ బ్రహ్మవత్సేరాయుదామిత్యాహ బ్రాహ్మణయేవ బ్రహ్మవత్సందసాదే తస్మాత్ పురా బ్రాహ్మణ బ్రహ్మవత్సస్య జాయత ఆస్మిన్ రాత్రేరాజన్యశ్వశూరో మహారసో జాయతామిత్యాహ రాజన్యయేవ శౌర్యం మహిమానందసాదే తస్మాత్పురారాజన్యైరవ్యశ్రూర మహార్థో జాయత లోగ్ధేధేనరిత్యాహ ధేన్వామేవమయోజధాయి తస్మాత్పురాదోగ్ధేధేనురజాయత గోఢానడ్వానిత్యాహ అనుడస్యేవ వీర్యం దధాయి తస్మాత్పురా వోఢానడ్వానజాయత ఆజుస్సప్తిరిత్యాహ అశ్వయేవ జవం దధాయి అస్మాత్పురాశురశ్వో జాయత పురంధర్యోషేత్యాహ యోషిత్యేవ రూపం దధాతి తస్మాత్ శ్రీయమతి ప్రియా భావుకా జిష్ణోరథేష్ట ఇత్యాహ ఆహవై తత్ర జిష్ణోరథేష్ట జాయతే యత్ర ఇదేన యజ్ఞేన ఇదంతే సభే యోజివేత్యాహ యో వై పూర్వయతి సభే యోజివా తస్మాద్యుమాపుమాన్ ప్రియోభావుక ఆస్యజమానస్ వీరో జాయతమిత్యాహ ఆహవేత్ర యజమానస్ వీరో జాయతే యత్రైతేన యజ్ఞేన ఇదంతే నికామే నికామేన పర్జన్యావర్షత్విత్యాహ నికామే నికామే హవేతత్ర పర్జన్యావర్షతి యత్రైతేన యజ్ఞేన ఇదంతే ఫలిన్యో నవోషయ పచ్యంతామిత్యాహ ఫలిన్యో హవేతత్రౌషయ పచ్యంతే యత్రైతేన యజ్ఞేన ఇదంతే యోగక్షేమో న కల్పతామిత్యాహ కల్పతే హవేతత్ర ప్రజాభ్యో యోగక్షేమ యత్రైతేన యజ్ఞేన ఇదంతే ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్ వ్యాదిశత సహ ఆత్మన్నస్వమేధమసత్త తందేవాబ్రువన్ ఏధవావ యజ్ఞ యజస్వమేధ అప్యేవనోత్రాస్తిభ్యేతాన్న హోమాన్ ప్రాయచ్చత తానజుహోత్ అయర్వైత దేవాన ప్రీణాత్ ఇదన్న హోమాన్ జుహోతి దేవానేవతేర్యజమాన ప్రీణాది ఆజ్యేన జుహోతి అగ్నేర్వా ఏతద్రూపం యదాజ్యం యదాజ్యేన జుహోతి అగ్నిమేవత్ప్రీణాది మధురా జుహోతి మహత్యైవేతద్దేవతీరూపం యన్మధునా జుహోతి మహతీమేవద్దేవతాం ప్రీణాది తండులైర్జుహోతి మధూనాం వా ఏతద్రూపం యత్తండులా యత్తండులైర్జుహోతి మధూనేవద్ప్రీణాది పృథుకైర్జుహోతి వృద్ధానాం వా ఏతద్రూపం యత్పృథుకా తత్పృథుకైర్జుహోజే రుద్రాణే తత్ప్రేణాదే రాజైర్జుహోజే ఆదిత్యానాం వాయేతద్రూపం ఎల్లాజాః ఎల్లాజైర్జుహోజే ఆదిత్యానే తత్ప్రేణాదే కలంభైర్జుహోజే విశ్వేదాం వాయేతద్దేవానాగం రూపం యత్కలంభాః యత్కలంభైర్జుహోజే విశ్వానేవద్దేవాన్ ప్రేణాదే ధానాభిర్జుహోదే నక్షత్రాణాం వాయేతద్రూపం యద్ధానాః యద్ధానాభిర్జుహోదే నక్షత్రాణ్యేవద్ప్రేణాదే సక్తుభిర్జుహోదే ప్రజాపతిర్వాయేతద్రూపం యత్సక్తవః యత్సక్తుభిర్జుహోదే ప్రజాపతిమేవద్ప్రేణాదే మధుశ్రేయేర్జుహోదే సర్వాధాం వాయేతద్దేవతానాగం రూపం యన్మధోస్యేర్జుహోదే సర్వా ఏవ దేవదేవతాః ప్రేణాదే ప్రియంకుతండులైర్జుహోదే ప్రియాంగాహవైనామైతే ఏతైర్వై దేవాః స్వస్యాంగాని సమదధుః యత్ప్రియంకుతండులైర్జుహోదే అశ్వస్యైవాంగాని సందధాదే దశాన్నాని జుహోదే దశాక్షరా విరాట్ విరాట్క్షరాన్నాద్యస్యావరుధ్యై ప్రజాపతిరశ్వమేధమసజన తగం ద్రష్టగం రక్షాగస్థిఖాగం ధన్ స్వగేతాన్ ప్రజాపతిర్నక్తగం భోమాన పశ్యత తాన జుహోద్ తైర్వేద యజ్ఞాన్ రక్షాగస్థ వాహన్ యన్నక్తగం భోమాన్ జుహోదే యజ్ఞాదేవతమానో రక్షాగస్య వహంతే ఆజ్యోదే వజ్రోవ ఆజ్యం వజ్రేణ యజ్ఞాన్ రక్షాగస్య వహంతే ఆజ్యస్య ప్రతిపదం కరోదే ప్రాణో వా ఆజ్యం ముఖదేవాస్య ప్రాణం దధాదే అన్నహోమాంజుహోదే శరీరవదేవావరుంధే గత్యాంజుహోదే ఉభయస్యావరుధ్యే రక్తంజుహోదే రక్షతాపహత్యే ఆర్జ్యనాం తతోజుహోదే ప్రాణో వా ఆజ్యం ఉభయదేవాస్య ప్రాణం దధాదే పురస్థాన్ శోపరిష్టాచ్చ ఏకస్మై స్వాహేత్యాః అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతే ద్వారాభ్యాపి స్వాహేత్యాః అముష్మిన్నేవ లోకే ప్రతిష్ఠతే ఉభయోరేవ లోకయో ప్రతిష్ఠతే అస్మిగ్యశ్చాముష్మిగ్యశ్చ శ్రాయ స్వాహేత్యాః శ్రాయర్వై గురుణ శ్రదవేర్యః ఆయురేవ వీర్యవరుంధే సహస్రాయ స్వాహేత్యాః ఆయుర్వే సహస్రం ఆయురేవావరుంధే సర్వస్మై స్వాహేత్యాః అపరిమితమేవావరుంధే ప్రజాపతిం వాయేషేచ్ఛతేత్యాహోష్మేధేన యజతయితి అథోహో సర్వాణి భూతానీతి ఏకస్మై స్వాహేత్యాః ప్రజాపతిర్వాయేకః తమేవాప్నోతి ఏకస్మై స్వాహాద్వాభ్యాస్వాహేత్రిభూర్గమాపుదేర్జుహోదే అభిభూర్గమేవ సువర్గం లోకమేది ఏకోత్తరంజుహోదే ఏకవదేవ సువర్గం లోకమేది సంతతంజుహోదే సువర్గస్య లోకస్య సంతత్తే శ్రాయ స్వాహేత్యాః శ్రాయుర్వై పురుషశ్రతవేర్యః ఆయురేవ వీర్యమవరుధ్యే సహస్రాయ స్వాహేత్యాః ఆయుర్వే సహస్రం ఆయురేవాబంధే వైదాయ స్వాహ నీతాయ స్వాహ ప్రీతాయ స్వాహేత్యాః త్రయమే లోకాః ఇమానేవ లోకావరుంధే అర్బుదాయ స్వాహేత్యాః వాగ్వార్బుదం వాచమేవావరుంధే నిర్బుదాయ స్వాహేత్యాః యో వై వాచో భూమా కన్యద్బుదం వాచరేవ భూమా నమవరుంధే సముద్రాయ స్వాహేత్యాః సముద్రమేవాప్నోతి మధ్యాయ స్వాహేత్యాః మధ్యమేవాప్నోతి అంతాయ స్వాహేత్యాః అంతమేవాప్నోతి పరార్ధాయ స్వాహేత్యాః పరార్ధమేవాప్నోతి బృహదే స్వాహావ్యుష్టే స్వాహేత్యాః రాత్రిర్వాపుషాః అహవ్యుష్టే అహోరాత్రే ఏవావరుంధే అక్షోహోరాత్రయోరేవ ప్రతిష్ఠతి తాయుభయేర్దివానక్రం వాయుభూయాత్ అహోరాత్రే మోహయేత్ ఉడదే స్వాహాభ్యుక్తే స్వాహోదేక్షతే స్వాహోదే స్వాహేత్యనుజితేజుహోజి ఉచితాయ స్వాహాయ స్వాహాయ స్వాహేత్యుజితేజుహోజి అహోరాత్రయోహవ్యయమోహాయ విభవద్మాత్రేత్యశ్వనామాని జుహోజి ఉభయోరేవయోర్నామధేయంగమతి ఆయనాయ స్వాహా ప్రాయణాయ స్వాహేత్యుద్రావాంజుహోజి సర్వమేవే నమస్కన్నగం సువర్గం లోకంగమతి అగ్నయే స్వాహా గోమాయ స్వాహేది పూర్వహోమాంజుహోజి పూర్వదేవద్విదంతం భ్రాతవ్యమతిక్రామతి పృథివ్యే స్వాహాంతరిక్షాయ స్వాహేత్యాహ యథాయజురేవేతత్ అగ్నయే స్వాహా సోమాయ స్వాహేతి పూర్వదీక్షాజుహోజి పూర్వదేవద్విదంతం భ్రాతవ్యమతిక్రామతి పృథివ్యే స్వాహాంతరిక్షాయ స్వాహేత్యేకవిపుంశనేక్షాజుహోజి ఏకవిపుంశ సర్వై దేవలోకాః ద్వాదశవాసా పంచత్వః త్రయమే లోకాః అదావాదిత్యదేకవిపుంశ ఏషదువర్గో లోకః సువర్గస్య లోకస్య సమగ్రే మగో దేవానాం కర్మణే తదుదేక్షాజుహోజి యతో దేవాస్మై కల్పయతి అగ్నయే స్వాహా వాయువే స్వాహేతి జుహోత్యనంతరిత్యే అర్వాణ్యజ్ఞ సంగ్రామత్యుత్యాత్యే ద్రోజే స్వర్గస్య లోకస్యాత్యే భూతం భవ్యం భవిష్యతి మర్యాప్యే ద్రోజే స్వర్గస్య లోకస్య మర్యాప్యే ఆమే గ్రాహోన్యత్యాభోజ్జుహోజే స్వర్గస్య లోకస్యాభోత్యే అగ్నినాథవోన్భవోజిత్యనుభోజ్జుహోజే స్వర్గస్య లోకస్యానుభవత్యే స్వాహాధిమాధీతాయ స్వాహే నమస్కాని వైశ్వదేవాయజుహోజే సమస్తమేవద్భిదంతం భ్రాతవ్యమతిక్రామతే దభ్యస్వాహానోభ్యాగస్వాహేత్యంగహోపాంజుహోజే అంగేరంగే మే పూర్ణస్య పాపమవశిష్ట అంగారంగాదేవేయం పాపమనస్తేన ముంచతే అంజేదాయ స్వాహా రక్షాయ స్వాహా శ్వేతాయ స్వాహేత్యశ్వరూపాణి జుహోజే ూపైరేణమధ్యయోషేభ్యస్వాహమూలేభ్యస్వాహేత్యోషిహోపాంజుహోజే దయ్యో వా ఓషయ పుష్పేభ్యోన్యాఫలం గృహంతే మూలేభ్యోన్యాలేవృంధే వనస్పతిభ్యస్వాహేది వనస్పతి హోమాంజుహోజే ఆరణ్యశ్రాన్నాభ్యశ్రామరుధ్యే మేఘస్వామృతేరవ్యాజుహోజే ప్రాణావై దేవాపావ్యా ప్రాణానేవారుంధే కోప్యాభ్యస్వాహేభ్యస్వాహేత్యపాగం హోమాంజుహోజే అప్సువాప అన్నం వాప అభ్యో వా అన్నం జాయుదేవాభ్యోన్నం జాయుదే తనవరుంధే అంభాగం సజుహోజే అయం వై లోకాం భాగం రే తరశివరోధిపదయ అగ్రజ్యోతి యదా భాగం జుహోజే ఇమమేవ లోకమవరుంధే వసూనాగం సాహిత్యం గచ్చతి అగ్నిజ్యోతిరవరుంధే నభాగం జుహోజే అంతరిక్షం వై నభాగం రే తస్య రుద్రాధిపదయ వాయుజ్యోతి ఎన్న భాగం జుహోజే అంతరిక్షమేవరుంధే రుద్రాణాగం సాహిత్యం గచ్చతి వాయుజ్యోతిరవరుంధే మహాగుంసిజుహోజే అసౌ వే లోకో మహాగుంసే తస్యాదిత్యాధిపతయః సూర్యోజ్యోతిః యన్మహాగుంసిజుహోజే అహమేవ లోకమవరుంధే ఆదిత్యానాగం సాహిత్యం గచ్చతి సూర్యం జ్యోతిరవరుంధే నమోరాజ్యే నమో వరుణాయ్యాలిజుహోజే అన్నాజ్యశ్యామరుధ్యే మయోహోర్వాత అభివాదో స్వాయి కవ్యాని జుహోజే పశూనామవరుధ్యే ప్రాణాయ స్వాహాభ్యానాయ స్వాహేతి సంతతి హోమాంజుహోజే స్వర్గస్య లోకస్య సంతత్యే సిదాయ స్వాహాయ స్వాహేతి ప్రముక్తేర్జుహోజే స్వర్గస్య లోకస్య ప్రముక్తే పృథివ్యే స్వాహాంతరిక్షాయ స్వాహేత్యాహ యజదేవేతత్వదేత్వాహరంధ్రగాయత్వాహేరి శరీర హోమాంచుహోతి ఇతలోకమేమతేజమానావరుంధే కస్వాయినక్తిపరిధేక్తిమేకాపరిధయమానేవాయిలోకాయునక్తే సువర్గస్ లోకస్ రమష్టే ప్రాణతోయాదాహిమానో జుహోదే సువర్గో వై లోకో మహ సువర్గమేవతాభ్యాకమానో వరుంధే ఆ బ్రహ్మన్ బ్రాహ్మణ బ్రహ్మవత్తేజాయమస్తాని బ్రహ్మవత్తాని జుహోదే బ్రహ్మవత్తమేవతేజమానోవరుంధేమిదిహోనందే అగ్రయే సమనమత్పృథివ్యై సమనమతి సన్నతి హోమాంజుహోదే సువర్గస్ లోకస్ సన్నత్యై భూతాని స్వాహ భవిష్యతే స్వాహేరి భూతా భవ్యో హోమజుహోదే అయం వై లోకో భూతం అసౌ భవిష్యతే అనయోరేవ లోకయో ప్రతిష్టతే సర్వస్యాప్యే సర్వస్యావరుధ్యై గజక్రందమంజాయమానైత్యశ్వస్వామీయుంజుహోదే సర్వస్యాప్యే సర్వస్యజిత్యే సర్వమేవదేనాత్మోదే సర్వంజయతే యోస్వమేధేన యజతే యౌజైనమేవం వేద యజ్ఞకం రక్షాగస్తజిఘాగం సన్ ప్రజేతాన్ ప్రజాపదం నక్తగం భవాన పశ్యత్ తానుజుహోద తైర్వేదయజ్ఞాక్షాగస్య వాహన్ యన్నక్తగం హోమాంజుహోదే యజ్ఞాదేవతే యజమానో రక్షాగస్య వహందే ఉషదే స్వాహావ్యుష్టే స్వాహేత్యంతతో జుహోదే సువర్గస్య లోకస్య సమష్టే ఏకయోపో వైకాదశినేవ అన్యేషాయజ్ఞానాయ యోపా భవందే ఏకవిపుంశన్యస్వమేధస్య సువర్గస్య లోకస్యాభిజిత్యే వైలవో వా ఖాదిలో వా పాలాశో వా అన్యేషాయజ్ఞోనాయోపాభవంతే రాజ్యుదాలయేకవిపుంసత్యరత్నస్వమేధస్య సువర్గస్య లోకస్య సమష్టే నాన్యేషాం పశూనాంతే జన్యా అవద్యంతే అవద్యంత్యశ్వస్య పాత్మా వేదే జని పాత్మనోపహత్యే వృక్షశాఖాయామన్యేషాం పశూనామవద్యంతే వేదశాఖాయామశ్వస్య అప్సయో నర్వాశ్వ అప్సయో వేదద స్వదేవాశ్రయో నామవద్యే యోపేద్రామ్యాన్ పశోయంజంతే ఆరోగ్యాన్ ధారయంతే పశూనాం జావృత్తే ఆ గ్రామ్యాన్ పశోన్లభంతే ప్రారణ్యాన్ సృజంతే పాత్మనోపహత్యే రాజ్యుదారమజ్ఞం వినోదే భ్రూణహత్యాపహత్యే పౌదద్రవా భవితో భవద పుణ్యస్య గంధస్యావరుధ్యే భ్రూణహత్యామేవాత్మానపహత్య పుణ్యేన గంధేన భేద పరిగృహ్ణాదే షడ్వేవాభవంతే బ్రహ్మవక్షరస్యావరుధ్యే షట్ఖాలిలాః తేజసోవరుధ్యే షట్పాలాశాః స్వామేదస్యావరుధ్యే ఏకవిపుంసతి సంపద్యంతే ఏకవిపుంసతిర్వేదేవలోకాః ద్వాదశమాదా పంచస్తవ త్రయమే లోకాః అసావాదిత్యజేకవిపుంసః ఏషతు భర్గో లోకః సువర్గస్య లోకస్య సమష్టే శతం వదవో భవంతే సదాయపూర్ణశ్వదేంద్రియః ఆయుష్వేవేంద్రియే ప్రతిష్టతే సర్వం వాస్వమేభ్యాప్నోదే అపరిమితా భవందే అపరిమితస్యావలుభ్యే బ్రహ్మవాజునా వదందే కస్మాత్ సత్యాద్ దక్షిణతో మేధాం పశూనామ పద్యంతే ఉత్తరతో శ్వస్యేతే వారుణో వాశ్వ ఏదామే వరుణశ్చరిగ స్వాయామేవాస్య దిశ్యవద్యతే ఎదురేషాం పశూనామ పద్యతే శతదేవద్యంతేనావరుంధే చితేష్ంజినోదే అప్సయో నిర్వాశ్వ అప్సజో వేదస స్వయేవేనయ్యో నవ ప్రతిష్టావయతే పురస్తాంతో పరంచినోదే పశ్చాత్ప్రాచీనం గోమృగం ప్రాణాపానామేవాస్మిన్ సంయంతో దాది నశ్వంతో పరం గోమృగమిదర్బుధేతాంజుహోదే ఏషాం లోకానామభిజిత్యై ఆత్మనభిజుహోతి సాత్మానమేవేన కుంసదనం కరోతి సాత్మాష్మల్లోకే భవతి ఏం వేద అథో వసో రేమధారాంతేనావరుంధే ఇరువర్గాయ స్వాహ పరివర్గాయ స్వాహేత్యాహ సంవత్సరో వా ఇరువర్గ పరివత్సరో పరివర్గ సంవత్సరాదే పరివత్సరాదాయనవరుంధే ఆయురేవాస్మిందే తస్మాదస్వమేతజాదే జనసా విశ్వదాముల్లోకమేది ఏకవింశోవాగ్నిర్భవతి ఏకవింశస్తోమ ఏకవింశతి రజోపాశ్వామృషాణస్సర్గస్ఫురేణ ఏమేతస్వమాస్సర్గస్ఫురంతే యదేకవింశా తేయత్సముచ్చేరన్ హన్యేతాయజ్ఞ ద్వాదశేవాగ్నిశ్చాదిత్యాహ ద్వాదశస్తోమ ఏకాదశయోపాహ్వాదశోగ్నిర్భవతి ద్వాదశమాసాః సంవత్సర సంవత్సరేణైవాన్నమవరుంధే యద్దశయోపా భవందే దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాడైవాన్నాద్యమవరుంధే యదేకాదశ స్థరేవాస్యై సహ గృహలేవైనాంతేన ప్రదాహో యద్వాదశోగ్నిశ్చాద్వాదశస్తోమ ఏకాదశయోపాహ యథాస్థోరిణాయాయాద్ తాదిత్తద్ ఏకవింశేవాగ్నిశ్చాదిత్యాహ ఏకవింశస్తోమ ఏకవింశతిరియోపాహ యథా ప్రత్యధరిజాతి తాదృగేవదద్ యోగాశ్వమేధేతిస్రక్కగుహ వేద రఘుద్ధరాజ్ఞాం భవతి ఏకవింశోగ్నిర్భవతి ఏకవింశస్తోమ ఏకవింశతిరియోపాహ ఏతామాశ్వమేధేతిస్రక్కగుహ యజేమం వేద రఘుద్ధరాజ్ఞాం భవతి యోగాశ్వమేధేత్రేణి శీర్షాణి వేద శిరోహరాజ్ఞాం భవతి ఏకవింశోగ్నిర్భవతి ఏకవింశస్తోమ ఏకవింశతిరియోపాహ ఏదాని వాశ్వమేధేత్రేణి శీర్షాణి తదేవం వేద శిరోహరాజ్ఞాం భవతి దేవాశ్వమేధే వమమానే స్వర్గం లోకన్న ప్రాజానన్ తమశ్వ ప్రాజానాద్ యశ్వమేధేష్ణ మేధ్యేనోపంచోపరిష్టమమానం తప్పంది స్వర్గస్సు లోకస్ ప్రజ్ఞాద్యే నవే మనుష్యస్వర్గం లోకమంచ సా వేద అశ్వవేతు వర్గం లోకమంచ సా వేద విదుద్గాతోద్గాయేత్ యథాక్షేత్రజ్ఞాన్యేన తథా ప్రతిపాదయేత్ తాదృక్తత్ ఉద్గాతారమవరుధ్య అశ్వముద్గీతాయవృణేత్ యథాక్షేత్రజ్ఞాం చ దానయతి ఏమేవై నమశ్వస్సు వర్గం లోకమంచ దానయతి ఉచ్చమన్వారభందే సువర్గస్సు లోకస్వమధ్యే హింకరోతి స్వామైవాగః హింకరోతి మధ్యేషదేవాసదః వటమా ఉపరుంధంతే వితరత్రాయ ప్రజాప్యే అసోయథోపగాతార ఉపగాయంతే రాజగేవతన్ ఉదగాదేతస్వామేధ్యేత్యాహ రాజాపత్యో వాశ్వ ప్రజాపతిరుద్గేశ ఉద్గేతమేవావరుంధే అసోరక్షామయోరేవ ప్రతిరక్షతే హిరణ్యేన ఉపాకరోతే జ్యోతిర్వే హిరణ్యం జ్యోతిరేవ ముఖతో దధాతే యజమానేన ప్రజాసు చ అసో హిరణ్యజ్యోతిరేవ యజమానస్వర్గం లోకమేదే పురుషోవే యజ్ఞ యజ్ఞ ప్రజాపతిః యదస్వే పశోన్నయంజంతే యజ్ఞాదేవ తద్యజ్ఞం భయంతే అశ్వంతో పరంగో మృగం తానగ్నిష్టాలభతే సేనాముఖమేవ తత్సర్గశ్యతే తస్మాద్రాజముఖం భేష్మం భావకం ఆగ్నేయం కృష్ణగ్రీవం పురస్తాన్నదాడే పూర్వాగ్నిమేవదం కురుతే తస్మాత్ పూర్వాగ్నిం పురస్తాస్థాపయంతే ఓష్ణమన్వంచం అన్నం వే భూషా తస్మాత్ పూర్వాగ్నావాహార్యమహరంతే ఐంద్రాపోష్ణముపరిష్టాద్ ఐంద్రో వేదారణ్యోన్నం భూషా అన్నాద్యైనభయత పరిగృహ్ణాదే తస్మాద్రాజన్యోన్నాదో భావక ఆగ్నేయో కృష్ణగ్రీవో బాహువో తస్మాద్రాజన్యో బాహుమలే భావుక తస్మాద్రాజన్యూర్భలే భావుక శ్రీవృక్షోపాలిహస్మత్యో పృష్టే బ్రహ్మవర్తమేవోపరి ప్రార్థత్తే అథో నమదే అభిప్రయోహతేస్మాద్రాజన్య సన్నద్ధో హేజం కరోతి ధాత్రైపటోదమస్తా వృక్షామే వేదాం కరుతే అథో ఇయం వై ధాతా అవశ్యామేవ ప్రతిష్టతే సౌర్యం వలక్షం ఉచ్ఛే ఉచ్ఛేదమేవ సంకరుతే తస్మాదు శ్రేషం భజే ప్రజా అభిరగ్నిశ్రయంతి ప్రజాపతిరస్వమేధమసిస్మాక్రామద్ ప్రాయుంగ సమాప్నోద్ సమాప్వాదశిరమారుంధ విరక్తాదశినారభ్యంతే యజ్ఞమేవ తేరాప్వా ఇదమానోవరుంధే సంవత్సరశ్రమాయేషా ప్రతిమా విరక్తాదశిన ద్వాదశమాదా పంచస్తమ సంవత్సరాదశ విరక్తాదశినారభ్యంతే సంవత్సరమేవ తేరాప్వా ఇదమానోవరుంధే అధ్యక్షేణ్యాన్ పశూనుపాకరోతి ఇతరేణోపే పుష్టాదశినోజామిత్వాయ నవనవారభ్యంతే నవేర్యత్వాయ విదారణ్యే సగ్గస్థాపయేత్ వ్యవస్థేనాం పితామత్రౌ విద్వానక్రామయోః విదూరంగ్రామయోః గ్రామాంతౌ స్యాదాం వృక్షేకాః పురుడం వ్యాఘ్రాః పరిమోషిణాం వ్యాధినేష్కరారణ్యేష్పాయాయేరన్ ప్రదాహుః అపశమోపాయేతేదారణ్యాదారణ్యే సగ్స్థాపయేత్ క్షిప్రేయమానమరణ్యం మృతగం హరేయః అరణ్యాయ్యారణ్యా పశవజితే యత్పశోన్నానభేద అనవరుద్ధాస్య పశవస్య యత్పర్యగ్నికృతానుసృజేత్యమేషసంకుర్యాత్పశోనానభతే తేనైవ పశోనవరుంధే యత్పర్యగ్నికృతానుసృజేజ్ఞవేషాయ అవరుద్ధాస్య పశవభవంతే అయజ్ఞవేషసంభవతే నయజమానమరణ్యం మృతకం హరంతే రామ్యై సగ్గస్థావయతే ఏదే వై పశవః క్షేమో నామ సంవిధాపుత్రావస్కృతః సమధ్వానక్రామంతే సమంతికం గ్రామయో గ్రామాంతో భవనః నక్షీకాః పురుణం వ్యాఘ్రాః పరిమోషిణాః వ్యాధినే స్వస్కరారణ్యే స్వాజాయంతే ప్రజాపతిరకామేతో భో లోకావరుంధేయేతి స ఏదానుభయాన్ పశో న పశ్యత్ గ్రామ్యాగిష్టారణ్యాగిష్ట తానానుభద తైర్వేదభౌ లోకావారుంధ గ్రామ్యేదేవ పశుభిమం లోకమవారుంధ ఆరణ్యేమం యద్గ్రామ్యాన్ పశూనానుభత ఇమమే